జై శ్రీమాన్ శ్రీరామశరణం మమ పరమ భాగవతులారా. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ రామచంద్రస్వామి భరతుని కోరికను మన్నించలేదు, ధర్మం తప్పకూడదు అని చెప్పాడు. ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్థవతు తతో మందాకిని తీరే రామం ప్రకృతివత్సలం ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః. అలా రాముడు చెప్పాడు. ఆ మందాకిని తీరంలో వీరంతా ఉన్నారు. ఆ రామునితో భరతుడు అంటూ ఉన్నాడట. భరతుడు ధార్మిక, భరతుడు ధార్మికుడే, ధర్మ పరిపాలన చేసేవాడే, ఆయన మాట కూడా ధర్మ సంబంధమైనదే అంటూ ఉన్నాడు వాల్మీకి మహర్షి మాటని. రాముడు ధర్మమే అన్నాడు, భరతుడు ధర్మమే అంటూ ఉన్నాడు. మరి ఏ ధర్మము నెగ్గుతుందో చూడాలి. ఇద్దరూ ధర్మమే అంటూ మాట్లాడుతూ ఉన్నారు. భరతుడు అంటూ ఉన్నాడు, రామ నీవు శత్రువులను నశింపచేసేవాడివి, అరిందముడవు అంటే అరువు అంటే శత్రువులు, శత్రువులను దమించటము అంటే వారికి నశింప చేయటము. దీనినే మనకి వాడుకలో అంటూ ఉంటారు ఆరింద అనే మాట, పెద్ద ఆరిందలాగా మాట్లాడుతున్నారే అంటూ ఉంటారు. ఈ ఆరింద ఏమిటంటే అరిందమ, అరిందమ పదమే ఆరింద అయిపోయింది, అది సంస్కృత పదము. అలా దుఃఖించవలసిన దానికి నువ్వు దుఃఖించవు రామా, సంతోషించవలసిన దానికి నీవు సంతోషించవు, నీలాంటి వాడు లోకంలో ఎవరుంటారయ్యా. పెద్దలందరూ నిన్ను సర్వజ్ఞుడవు అని అంటారు, అయినా నీవేమో వాళ్ళని సందేహాలు అడుగుతూ ఉంటావు. అసలు నీలాగా ఎవరు ఉండగలరు, అది సాధ్యమా నాలాంటి వాడికి. ఇది ధర్మమే చెప్పేది, ఇదే భరతుడు చెప్పేటటువంటిది. మరణించిన వారిని ఎవరు ద్వేషించేదేం లేదు, అయిపోతుంది ఆ మరణంతోనే ద్వేషం. నీవు అలాగే అసలు బ్రతికున్న వారిని కూడా నీవు ద్వేషించవు. లేని వస్తువు మీద నీకు మమకారం లేదు. లేని వస్తువు అంటే నీ దగ్గర లేని దాని మీద నీకేం మమకారం లేదు. అలాగే ఇప్పుడు మనకు అసలు తెలియదు కదా లేనిది అంటే ఏం తెలుసు, అలాగే ఉన్నదాని మీద కూడా మమకారాన్ని చూపు. అటువంటి నిశ్చల బుద్ధి కలవాడు దేనికి బాధపడడు. అలాగే త్రికాలజ్ఞుడైనటువంటి వాడు కూడా ఎట్టి ఆపదలు కలిగినా బాధపడడు. నీవు కూడా అట్టివాడవే, కానీ నేనట్లా ఉండగలనా? నేను అతి సామాన్యమైనటువంటి వాడిని, నీకంటే చాలా చిన్నవాడిని, బాలుడను, పుట్టుక క్రమంలో చిన్నవాడిని, విద్యలలో చిన్నవాడిని, వయస్సుతో చిన్నవాడిని. మరి ఇంత పెద్దవాడవు నీవుండగా నేను ఎలాగయ్యా భూమిని పరిపాలించేది? నీవా ధర్మాన్ని ఆచరించేవాడివే, ధర్మమే కాదంటలేదు నేను, కానీ మమ్మల్ని అందరినీ కూడా క్షమించు. నన్ను, నా తల్లిని క్షమించు. పుత్రులు, మిత్రులు, బంధువులు ఎందరో వచ్చేసి ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా అందరినీ కూడా క్షమించి నీవు రాజ్యపాలన చేయవలసింది అని దీనుడై ప్రార్థించాడు భరతుడు. కానీ నిశ్చయాన్ని రాముడు విడిచిపెట్టాడా? ఏమీ విడిచిపెట్టలేదు. మరి భరతుడే కాదు, అక్కడ చేరినటువంటి ఋత్విక్కులు, పౌరులు, గణాలు అంటే రాజ్యంలో ఉండేటటువంటి ఆయా గణములకు ఒక్కొక్కడు ప్రముఖుడుగా ఉంటుంటాడు. అదే మనకి వార్డు మెంబర్లు అన్నట్టు, లేదో పంచాయతీ ప్రెసిడెంట్లు అన్నట్టుగా. తల్లులందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. మరి భరతుడు చిన్నవాడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, రామా పెద్దవాడివి నీవు, మరి ఇలా బాధ పెట్టొచ్చా? కనుక దయచేయవయ్య అయోధ్యకి అని అందరూ చేతులెచ్చి ప్రార్థన చేశారు. కానీ రాముడు పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజ ప్రత్యువాచ తత శ్రీమాన్ జ్ఞాతి మధ్యే అభిసత్కృత. వారందరి సమక్షంలో జ్ఞాతులు అంటే ఎందరో ఆ వంశంలో పుట్టినటువంటి వారు, అలా ప్రజలు అందరూ ఉన్నారు కదా, మధ్యలో లక్ష్మణాగ్రజుడు అంటే పెద్దవాడే రాముడని భరతుడు ఎలాగూ అగ్రజుడు అంటున్నాడు కనుక రాముడు ఇలా అంటూ ఉన్నాడు అని వాల్మీకి మహర్షి ఆయన కవిగా చెబుతూ ఉంటాడు. ఆయన ఇలా అన్నాడట, తమ్ముడా, నీ తండ్రి దశరథుడు, తల్లి కైక, వారికి జన్మించిన నీవు మాట్లాడిందంతా ఉచితంగానే ఉన్నది. నువ్వు సామాన్యుడు కాదు కదా. అయితే నీ తండ్రి అన్నాడు అనంటే ధర్మాత్ముడు, అతని ధర్మం నీకు వచ్చింది అనటానికి అన్నాడు, వేరు చేయటానికి కాదు. మళ్ళీ అంటున్నాడు, మన తండ్రి నీ తల్లిని పెండ్లి చేసుకునేటప్పుడే శుల్కంగా ఇచ్చేశాడయ్యా, నీ తల్లికి ఇచ్చాడు, నీ తాతకు చెప్పాడు, మీ కూతురుకు పుట్టినటువంటి వాడికి నేను రాజ్యం ఇస్తాను అని చెప్పాడు. ఇది నాకు తెలుసు, ఇంకా చాలామందికి తెలుసు, నీకు తెలుసో తెలియదో. కనుక నీ మన తండ్రి ఇచ్చింది నీకు, పుట్టకముందే నీకు రాజ్యము సంక్రమించింది, నాకేమో అరణ్యవాసం సంక్రమించింది. ఇది తండ్రి వచనం, ఇది దీన్ని నిజం చేయటమే నీవు నేను కూడా చేయాల్సింది. నువ్వే రాజు కావాలి, ఇప్పుడు తండ్రిని రుణ విముక్తిని చేయాలి, లేకపోతే ఏమవుతుంది, రుణం తీరదు కదా. నీ తాతతో చెప్పాడు, మీ అమ్మకి రెండు వరాలు ఇచ్చాడు, మరి ఏమవుతుంది తండ్రి మాట. ఇద్దరము కలిసి తండ్రి మాటని నిజం చెయ్యాలి. నీవు బుద్ధి కుశలుడువు, అలాగే నీకు శత్రుఘ్నుడు సహాయంగా ఉంటాడు, అలాగే నాకు లక్ష్మణుడు సహాయంగా ఉంటాడు. ఇక్కడ ఇలా నలుగురము తండ్రిని సత్యభాషిగా చేయవలసి ఉందయ్యా. శత్రుఘ్న కుశలమతిస్తు తే సహాయ సౌమిత్రి మమ విదిత ప్రధానమిత్రం చత్వారస్తనయవర వయం నరేంద్రం సత్యస్థం భరత చరామ మా విషాదం. తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు అనంటే నలుగురు మీ కలిసి తండ్రి బాధ్యత తీసుకోవాలయ్యా. తండ్రిని సత్యవాక్య పాలకుడు అనే అనిపించాలి మనము. ఈ పనులు మనం చేయకపోతే అసత్యవాది అవుతాడు తండ్రి. కనుక నీవు విను నా మాట అని రాముడు అన్నాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు అంతా కూడా. ఆ సమయంలో ఆశ్వాసయం తం భరతం జాబాలి బ్రాహ్మణోత్తమ ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మోపేతమిదం వచ. భరతుడిని ఆశ్వాసించటానికి జాబాలి అనేటటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ భరతుడి వాదానికి బలం చేకూర్చాలని, అలాగే ధర్మజ్ఞుడైనటువంటి రామునితో అంటూ ఉన్నాడట ధర్మోపేతమైనటువంటి వాక్యము. ఇది కూడా ధర్మోపేతమే, ఇతడు మాట్లాడే మాట కూడా. కనుక ఏమంటూ ఉన్నాడు అనంటే, రాఘవ వంశ తెలకుడవైన రామా, నీవు చాలా బుద్ధి గలవాడవు, ధైర్యశాలివి, నీ వంటి వాడు లోకంలో లేడు, కానీ ఆలోచన ఉన్నదే నిరర్థకమైనటువంటి ఆలోచన చేస్తావేంటయ్యా. అసలు ఈ లోకంలో ఎవడికి ఎవడు చుట్టం, పుట్టేటప్పుడు ఎలా ఎవడు పుడుతున్నాడు, ఒంటరిగానే పుడుతున్నాడు, పోయేటప్పుడు ఒంటరిగానే పోతూ ఉన్నాడు. ఎవరయ్యా సంబంధం, ఇందాక నువ్వే చెప్పావు కదా, నీళ్ళల్లో కొయ్యా కొయ్యా కట్టుకొని ఒక కర్ర కర్ర ఎక్కడో కలుస్తూ ఉంటాయి అడవులలో, ఎక్కడో పర్వతాల మీద వస్తూ ఉంటుంది నదులు, అవి కలిసి ఒకచోట ఒక సుడిగుండంలాగా తిరిగిన తర్వాత దేని దారిని అయిపోతుంటాయి. ఇది కూడా అంతే, మరణించిన తర్వాత ఎవరి దారి వాడే పోతాడు సుమా. ఇక ఏదో వాళ్ళకి ఈ తద్దినాలు పెట్టడము, అలాగే వారికి ఏదో సత్యవాక్యం అంటూ, వారి మనసు శాంతి అని అంటూ, ఆత్మశాంతి అంటూ, ఉదక శాంతి అంటూ, ఏమిటయ్యా ఈ పిచ్చి పనులన్నీ, అసలు వాళ్ళకి చేరుతుందా అని ఇక్కడ అంటూ ఉన్నాడు. యది భుక్తమిహ అన్యేన దేహమన్యస్య గచ్చతి. ఇక్కడ తింటారా, ఇక్కడ తింటే అక్కడ వారికి చేరుతుందా. భుక్తం ఇక్కడ తింటాం, భోక్తలు. ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు భోక్తలు అని భోజనాలే, బ్రాహ్మణులనే కాదు, అసలు మొదట్లో అందరూ అదే పని చేసేవాళ్ళు, పిండము పెట్టేవాళ్ళు కొందరు, భోజనాలు పెడతారు. ప్రధానముగా ఈ భోక్త ఆ పితృదేవతల స్థానంలో ఉంటాడు, అలా తండ్రిగా భావించి పెడతారు. అది దుఃఖాన్ని శాంతింపచేయటానికి అలా చేస్తూ ఉంటారు. అంతా కలిసి భోజనాలు చేస్తారు. అంతేకాని ఇక్కడ తిన్నది అక్కడికి వెళ్తుందా? ఒకటి తింటే ఒకటికి వెళ్తుందంటయా? ఒకటి తింటే మరొకటి కడుపు నిండుతుందా? అలా అయితే దద్యాత్ ప్రవసత శ్రాద్ధం నతత్పధి అశనం భవేతు. పధి ఆ మార్గములో ఏదైనా ఊరు వెళ్ళినాడికి ఇంటికాడ ఉన్నాడు తినొచ్చు కదా, వీడు తింటే మరి వాడి కడుపు నిండుతుందా? అంతేనా? కింద ఉన్నటువంటి వాడు తింటే మేడలు విద్యలలో పైన ఉన్నవాడి కడుపు ఏమైనా నిండుతుందా? పైకి తీసుకెళ్ళి పెట్టడం కష్టం అనుకుంటే కనుక ఎందుకయ్యా ఇటువంటివి? ఎందుకు అసలు హాయిగా దొరికినటువంటిది రాజ్యము, అది ధర్మమే, తండ్రి మాటే అది. కనుక నీవు చెయ్యి, రాజ్య పాలన చెయ్యి అని అనేక విధాలుగా నాస్తికవాదము అంటారు. అంటే నాస్తికము అని అంటే అదేమి లేవు అని, అక్కడేం లేవు. ఇవన్నీ కూడా ఆయా సమయాలకి సందర్భాలకి కల్పించుకున్నటువంటివే అని ఆనాడు చెప్పాడు జాబాలి. అయితే దీనిని చాలామంది అంగీకరించే వాళ్ళు ఉంటారు. అలా కాదు, ఏదో జాబాలి అక్కడ రాముడిని తీసుకురావటం కోసమే చెప్పాడు కానీ అలా చెప్పలేదని కొందరు అంటారు. ఎవరెలా అనుకోనండి, వారి వారి అభిప్రాయాలు, ఎవరిష్టం వారిదే. అక్కడ జాబాలి మాత్రం చెప్పేశాడు ఈ మాటే. ఇంకొక జాబాలి ఉంటాడు, సత్యకామ జాబాలి అంటారు అతన్ని. అతడు ఉపనిషత్తుల్లో కనపడుతూ ఉంటాడు మనకి. అతడు కూడా అప్పుడు ఒక గురుకులానికి పోయి విద్య చెప్పమని అడుగుతాడు. అంటే బ్రాహ్మణులకే విద్య చెప్పాలి అని అప్పుడు వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణుడు అంటే మరి ఎవరు అని ఇక్కడ కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా అంటున్నారు కదా, బ్రాహ్మణులకి ఆ రోజుల్లో చెప్పారండి, లేకుంటే ఎవరికి చెప్పలేదండి, ఇప్పుడు అంటుంటారు. కానీ ఎక్కడైనా స్వార్థపరులు ఉంటే ఉండొచ్చు, లేరని నేనేం అంటలేదు. కానీ ఆ జాబాలి నాకు విద్య చెప్పమంటే గురువుగారు అడిగారు, నీ గోత్రం ఏమిటి అని. అప్పుడు గోత్రమే అడిగేవాళ్ళు. గోత్రం అని అంటే తండ్రి ద్వారా వస్తుంటుంది. అది పోయి తల్లిని అడిగాడు. తల్లిని అడిగితే తల్లి ఏమన్నది, నాయనా నేను ఇళ్లలో పనులు చేస్తూ ఉన్నాను, నేను పనులు చేసి బతికేదాన్ని, నువ్వు ఎవరికి పుట్టావు, నీ తండ్రి ఎవరంటే నేనేం చెప్పను అన్నది. అంటే ఇప్పుడు దీనికి మనకేం తెలుస్తూ ఉంది? వాళ్ళు అక్కడ అయితే చెప్పకపోయినా ఆమె పని మనిషిగా తిరిగేటప్పుడు మరి స్త్రీ పురుష సంయోగం కలిగితేనే కదా బిడ్డ పుట్టేది. మరి ఆమెకు స్త్రీ పురుషులు ఎంతమంది పురుషులతో సంగమం కలిగిందో అన్నట్లుగా చెప్పేసింది ఆ తల్లి, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నది. ఇదే మాట వచ్చి చెప్పాడు గురుకుల వాసంలో, మా అమ్మలా చెప్పింది మాకు తెలియదు అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు సత్యము చెప్పావు కనుక నిన్ను చేర్చుకుంటున్నాను అన్నాడు ఆయన గురుకులంలో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమిటండి, బ్రాహ్మణుడు అంటే ఎవరు? సత్యము చెప్పేవాడు. బ్రాహ్మణ అంటే వేదము చదివేవాడు. అసలు బ్రహ్మచారి అంటే వేదం చదివే విద్యార్థి. ఏమి వర్ణాశ్రమ ధర్మాలని నాశనం చేయాలని కాదు, ఆస్తికత్వానికి ఇది వ్యతిరేకము కాదు. ఆనాడు జరిగినటువంటి ఘట్టములు ఇవన్నీ, మధ్య మధ్యలో ఏవేవో వచ్చేసి, ఎవరెవరో వచ్చేసి, స్వార్థపరులు ఎందరో చేరి, ఇప్పుడు ఈనాడు చదువుతానంటే ఎవడు కాదంటాడు? ఎవరండి? ఒకళ్ళు చెబితే వచ్చేదా? అదేమన్నా దాచుకునేదా? దాచుకుంటే దాగి ఉండేదా? కావలసినన్ని ఉన్నాయి గ్రంథాలు, హాయిగా చదువుకోవచ్చు. తెలియకపోవటం అనేది ఏమీ లేదు. విద్యను అభ్యాసం చేసేటటువంటి వారికి ఎవడు చెప్పలసిన అవసరం ఏమీ లేదు. దైవమే చెబుతాడు, హృదయంలో ఉన్నటువంటి అంతర్యామే చెబుతాడు. ఆయన ద్వారానే విద్యలన్నీ లభ్యమవుతూ ఉంటాయి. ఈ విధంగా జాబాలి చెప్పాడు. కానీ రాముడు దానిని ఏం ఒప్పుకోలేదు. పొరపాటును కూడా నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టను, నువ్వు చెప్పేది చెప్పినా కనుక నేనేమి విడిచిపెట్టను అని రాముడు అంటాడు. ఇది నా ప్రతిజ్ఞ, తండ్రి ఆజ్ఞ, దీనిని నేను విడిచిపెట్టను అన్నాడు రాముడు. సరే, ఇక తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ.